తానౌ పల్లవీ రాగౌ తానౌ పల్లవీ నామదిలోనే కదలాడి కడతేర మన్నవి రాగౌ తానౌ పల్లవీ నామదిలోనే కదలాడి కడతేర మన్నవి రాగౌ తానౌ పల్లవీ వర్తులై వేదమూర్తులై నాదవర్తులై వేదమూర్తులై రాగ కీర్తులై త్రిమూర్తులై రాగౌ తానౌ పల్లవీ రాగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు కృష్ణ తరంగాల సారంగ రాగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు సస్యకేదారాల స్వరసగాంధారాలు సస్యకేదారాల స్వరసగాంధారాలు సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు క్షీరసాగర శయన దేవగాంధారిలు సాగర శయన దేవగాంధారిలో నీ పద కీర్తన సేయగా పమ పదని రాగౌ తానౌ పల్లవీ నామదిలోని కదలాడి కడతేర మన్నవి రాగౌ తానౌ పల్లవీ శ్రుతిలయలే జనని జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి శ్రీచరణమందార మధుపమ్మునై వ్రాలి శ్రీచరణమందార మధుపమ్మునై వ్రాలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి భరతాభినయ వేద భరతాభినయ వేద వ్రత దీక్ష పూని కైలాస సదన కాంభోజి రాగన కైలాస సదన కాంభోజి రాగన నీ పద నర్తన సేయగ పద నిరాగ నా మదిలోనే కదలాడి కడతేర మల్న విరాగం తాణవు పల్లవీ.